పూచి నీ కిటి పుష్పయాగము పూవోణుల కొలువే పుష్పయాగము తలచి నిల్ను తమ మేనుల బొడమే తలచి తలచి నిల్ను తమ మేనుల బొడమే పులక జుంపములెని పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచేని కిటె పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము సరసపు మాటలే సారెనాడి తమ నవ్వు సరసపు మాటలే సారెనాడి తమ నవ్వు పురినీపై చల్లుటే పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచే నీకిటి పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము ఘాటపు కొలని దండ కాంతలు సిగ్గున నిన్ను బూట కానకు తిట్టుటే పుష్పయాగము ఘాటపు కొలని దండ కాంతలు సిగ్గున నిన్ను బూట కానకు తిట్టుటే పుష్పయాగము ఇటు నసి వెంకటేశ ఇట్టే అలమేల్ మంగ ఇటు శ్రీ వెంకటేశ ఇట్టే అలమేల్ మంగ కూటవూటర తులివి పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచే నీకిటి పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచే నీకిటి